రాదారి దాటినా గోదారి పొంగుతో ముద్దించుకో, వద్దంటే ఆగని వాటేస్తే తీరని వయసోయమ్మా, కౌగిళ్ళ ఆకలి కవ్వింత లోచలి తీరాలమ్మా, అసలు కసరు ఇక నావేనమ్మా, నచ్చావమ్మా. ఝుం ఝుం తకనక ఝుం ఝుం తకనక రురురు, ఓ ఆడి ముచ్చమ మాణిక్య వీణల నవ్వాలిలే రవ్వలి బాలిలే, ఝుం ఝుం తకనక ఝుం ఝుం తకనక ఝుం ఝుం తకనక తుర్రురు, వాలే పొట్టల నిరంత పందల్లలో ముసిరే సందెల నారింజ వడగళ్ళలో, చామంతి పూలతో సీమంత మాడిన బుగ్గిచ్చుకో, శృంగార వీధిలో బంగార స్వామికి ఏమివ్వను, మల్లెలా లోడున్న అందమాయే నాటికొస్తావు మా ఇంటికి, ఝుం ఝుం తకనక ఝుం ఝుం తకనక ఝుం ఝుం తకనక తుర్రురు, లారీల రుద్రుడా నారీ సుభద్రుడా ఏ దారినొస్తావు కౌగిళ్ళకి, ఝుం ఝుం తకనక ఝుం ఝుం తకనక ఝుం ఝుం తకనక రుర్రురు, సిగ్గే లేదా ఈ చీరమ్మ కుచ్చీలలో ఉంటే ఉడతాయి నీ కళ్ళ కవ్వింటలో, ఇంకా తగ్గించుకో కాపాలలో, శృంగార వీధిలో బంగారు స్వామికి ఏమివ్వను, రాదారి దాటిన గోదారి పొంగుతో ముద్దించుకో, బ్రేకేస్తే ఆగడు గేరైన మార్పుడు ఎట్టాదమ్మా, కౌగిళ్ళ ఆకలి కవ్వింతలో చలి తీరాలమ్మా, చావమ్మా.